శబరికి రాముడు చేసిన ఉపదేశము తర కాం పదవ సర్గా. శబరి రామునితో, రామ, నీకే ఎదురుచూస్తూ నిన్నే ధ్యానిస్తూ బ్రతికియున్నాను. మా గురువు మాటలు ఈనాటికి ఫలించినవి. నీ దర్శనం మా గురువుకు కూడా కలుగలేదు. నేను స్త్రీని, మూఢురాలను, అప్రమేయ పరమాత్మ హీనజాతిలో జన్మించాను. నేను నీ దాసులకు దాసులు, వారి యొక్క 100 మంది దాసులకు కూడా దాసీదాన్నగుటకు అనర్హురాలను. దేవదేవా, నీవు మనోవాక్కుల కందని వాడవు. నిన్ను స్తుతించడం నాకు రాదు. ఏమి చేయాలి, ఏమి చేయాలి, దయచూపించు అని ప్రార్థించగా శ్రీరామ ఉవాచ, పుంస్వే స్త్రిత్వే విశేషోవా జాతినమాశ్రమాదయన కారణం మద్భజనే భక్తి రేవహి కారణం యజ్ఞదాన తపోభిర్వా వేదాధ్యయన కర్మభ్యః నైవ ద్రష్టు మహం శక్యో మద్భక్తి విముఖై సదా తస్మాద్భామిని సంక్షేపాద్వక్షే ఓహం భక్తి సాధనం సతాం సంగతిరేవాత్ర సాధనం ప్రథమం స్మృతం ద్వితీయం మక్కథాలాప స్తృతీయం మద్గుణేరణం వ్యాఖ్యాతృత్వం మద్వచసాం చతుర్థం సాధనం భవేత్ ఆచార్యోపాసనం భద్రే మద్బుద్ధ్యామాయ సదా పంచమం పుణ్యశీలత్వం యమాది నియమాది చ నిష్ణా మత్పూజనే నిత్యం షష్ఠం సాధన మీరితం 20 21 22 23 24 మమ మంత్రోపాసకత్వం సాంగం సప్తమముచ్యతే 25 75 మద్భక్తేష్వధిక పూజా సర్వభూతేషు మన్మతి బాహ్యార్థేషు విరాగిత్వం సమాధి సహితం తథా అష్టమం నవమః తత్వ విచారో మమ భామిని ఏవం నవవిధం భక్తే సాధనం యస్య కస్య వా స్త్రియో వా పురుషస్యాపి తిర్యగ్యోని గతస్య వా భక్తి సంజాయతే ప్రేమలక్షణ శుభలక్షణే భక్త సంజాతమాత్రాయాం మత్తత్వనుభవస్తధామమానుభవ సిద్ధస్య ముక్తి స్తత్ప్రవ జన్మని శాత్తస్మోత్కారణం భక్తిర్మోక్షస్యేతి సునిశ్చితం ప్రథమం సాధనం యస్య భవేత్ తస్య క్రమేణతు భవేత్ సర్వం తతో భక్తి ముక్తిరేవ సునిశ్చితం యస్మాన్ మద్భక్తి యుక్తాత్వం తతో హంత్వా ముపస్థిత్యః 30 31 29 ఇతో మధర్మనాముకాస్తావనాస్త్యత్ర సంశేహ. శ్లో 20 నుండి 31 వరకు తాత్పర్యము: శబరి, నన్ను భజించుటయందు పురుషుడనిగాని స్త్రీయనిగాని జాతి నామ అశ్రమాదులుగాని కారణములుగావు. భక్తి ఏ కారణము? అట్టి భక్తి కలుగుటకు సత్సాంగత్యము మొదటి సాధనము, నా కథలు వినుట రెండవ సాధనము, మూడవది నా గుణగణములను కీర్తించడం, నా ఉపదేశవాక్యాలకు వ్యాఖ్యానాలను వివరించడము నాలుగవది, దైవభావంతో గురుపులను నిష్కపటంగా సేవించుట, పుణ్యశీలము కలిగియుండుట, యమ నియమాదులు పాటించుట ఐదవది, నా పూజ యందాశక్తి ఆరవ సాధనం, అంగన్యాస కరణ్యాస విధులతో నామంత్ర జపము చేయుట ఏడవ సాధనము, నా భక్తులపై గౌరవ మర్యాదలు చూపుట, సర్వభూతముల యందు దైవభావము కలిగియుండుట, బాహ్య విషయములందు వైరాగ్యము ఎనిమిదవది, తత్వ విచారం 9వది, నా భక్తి లేనివారు యజ్ఞాలు చేసిన దానాదులు 76, తపస్సులు చేసినను వేదములు పఠించినను విశేష కర్మలు చేసినసు నన్ను చూడలేరు. స్త్రీ పురుష పశుపక్ష్యాదులు కూడా పై చెప్పిన నవసాధనములు కలిగియుండిన ప్రేమ రూపమైన భక్తి కలుగుతుంది. ఓ శుభలక్షణ శబరి, ఈ భక్తి వలన తత్వానుభవము కలుగుతుంది. నా అనుభవం కలిగిన వెంటనే ఈ జన్మలోనే ముక్తి కలుగుతుంది. కాబట్టి మోక్షానికి కారణం భక్తియే అని నిశ్చయము మొదటి సాధన తర్వాత క్రమక్రమముగా తక్కిన సాధనలన్నీను కలుగును, ముక్తి కూడా లభిస్తుంది, సందేహము లేదు. నీవు భక్తురాలవు కావున నీ వద్దకు వచ్చాను. అందువలన నా దర్శనం వల్ల నీకు ముక్తి సిద్ధిస్తుంది. లంకా శబరి రామునితో సీతను రావణుడు పహరించుకొని పోయి పూరిలో యుంచినాడు. దగ్గరలోనే పంపా సరోవర తీరమున ఋష్యముఖ పర్వతముపై సుగ్రీవుడను వానరరాజు గలడు. అతనితో స్నేహము చేయుము, నీ కార్యము సిద్ధించును అని చెప్పి అగ్ని ప్రవేశము చేసి మోక్షమును బొందెను